ఇదానీం ఈశావాస్య ఉపనిషద జటాపాఠ ఆరభ్యతే. ఓం ఈశావాస్యం వాస్యమీశేషావాస్యం వాస్యమిదమిదం వాస్యం వాస్యమిదం ఇదాం సర్వగ్నే సర్వమిదమిదాం సర్వం సర్వం యద్యత్ సర్వగ్నే సర్వం యత్ యత్కిం కిం యద్యత్కిం కించ చ కిం కించ చ జగత్యాం జగత్యాం చ చ జగత్యాం జగత్యాం జగత్ జగత్ జగత్యాం జగత్యాం జగత్ జగదితి జగత్ తేన త్యక్తేన త్యక్తేన తేన తేన త్యక్తేన త్యక్తేన భుంజీతా భుంజీతాస్త్యక్తేన త్యక్తేన భుంజీతా భుంజీతా మా భుంజీతా భుంజీతా మా గృధో గృధో మా గృధ కస్య గృధో గృధ కస్య కస్య స్విత్ స్విత్ కస్య కస్య స్విత్ స్విద్ధనం ధనగ్రస్విత్ స్విద్ధనం ధనమిది ధనం కుర్వన్నేవైవ కుర్వన్ కుర్వన్నేవ ఏవేహేహైవైవేహ ఇహ కర్మాణి కర్మాణి హేహ కర్మాణి కర్మాణి విషేద్ విషేత్ కర్మాణి కర్మాణి విషేత్ విషేచ్చతగ్నే శతం జిజీభిషేజ్జిజి విషేచ్చతం శతాంసమాస్తమాన శతగ్నే శతాంసమాహ సమాదితి సమాహ ఏవం త్వయి త్వయి ఏవమేవం త్వయి త్వయి నన త్వయి త్వయి నాన్యథాన్యథా నాన్యథా అనన్యతేతోన్యథాన్యతేతః ఇతోస్త్యస్తీత ఇతోస్తి అస్తి మనాస్త్యస్తి నకర్మ కర్మ నన కర్మ కర్మ లిప్యతే లిప్యతే కర్మ కర్మ లిప్యతే లిప్యతే నరే నరే లిప్యతే లిప్యతే నరే నర ఇది నరే అసుర్యానామనామాసుర్యానామతే తే లోకాస్తే లోకా అంధేనాంధేన లోకాలోకా అంధేన అంధేన తమసా తమసాంధేనాంధేన తమసా తమసావృతా ఆవృతాస్తమసా తమసావృతా ఆవృతాదిత్యా వృతా తాగ్రస్తే తే తాగ్రస్తాగ్రస్తే తే ప్రేత్య ప్రేత్య తే ప్రేత్య ప్రేత్యాభ్యభిప్రేత్య ప్రేత్యాభి అవేత్యేతి ప్రాక్తిత్యా అభిగచ్చంతి గచ్చంత్యభ్యభిగచ్చంతి గచ్చంతి యే గచ్చంతి గచ్చంతి యే చాత్మహన ఆత్మహనశ్చాత్మహన ఆత్మహనో జనా జనా ఆత్మహన ఆత్మహనో జనా ఆత్మహన ఇత్యాత్మహనా జనా ఇది జనా అనే జదేకమేకమనే జదనే జదేకం ఏకం మనసో మనస ఏకమేకం మనస మనసో జవీయో జవీయో మనసో మనసో జవీయ జవీయో నన జవీయో జవీయో నైనదేనన్ననైనక్వాదేవాదేనదేనద్దేవా ఆప్నువన్నాప్నువన్ దేవాదేవా ఆప్నువన్ ఆప్నువన్ పూర్వం పూర్వమాప్నువన్నాప్నువన్ పూర్వం పూర్వమర్షదర్షత్ పూర్వం పూర్వమర్షత్ అర్షదిత్యర్షత్ తద్ధావతో ధావతస్తత్తద్ధావతః ధావతోన్యానన్యాన్ ధావతో ధావతోన్యాన్ అన్యానత్యత్యన్యానన్యానతి అత్యేత్యేత్యత్యేతి ఏతి తిష్టతిష్టదేత్యేతి తిష్టతి తిష్టత్తస్మిగ్గస్తస్మిగ్గస్తిష్టత్తిష్టత్తస్మిన్ తస్మిన్ కోపస్తస్మిగ్గస్తస్మిన్నపః అపోమాతరిష్వా మాతరిష్వా కోపో మాతరిష్వా మాతరిష్వా దధాతి దధాతి మాతరిష్వా మాతరిష్వా దధాతి దధాతీతి దధాతి తదేజత్యేజతి తత్తదేజతి ఏజతి నైజత్యేజతి నేజత్యేజతి నేజతి ఏజతి దూరే దూర ఏజత్యేజతి దూరే దూరవు అంతికే హంతికవు దూరే దూరవు అంతికే ఊంయిత్యూం అంతిక ఇత్యంతికే అంతరస్యాస్యాంతరంతరస్య అస్య సర్వస్య సర్వస్యాస్యాస్య సర్వస్య సర్వస్య సర్వాణి భూతాని భూతాని సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మన్నాత్మన్ భూతాని భూతాన్యాత్మన్ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవా ఏవానుపశ్యత్యనుపశ్యత్యేవైవానుపశ్యతి అనుపశ్యతీత్యనుపశ్యతి సర్వభూతేషు చ సర్వభూతేషు సర్వభూతేషు చ సర్వభూతేష్వితి సర్వభూతేషు చాత్మానమాత్మానం చ చాత్మానం ఆత్మానం తతస్తత ఆత్మానమాత్మానం తతః తతో నన తతస్తతో న వివినవి విజుగుప్సతే జుగుప్సతే వివిజుగుప్సతే జుగుప్సత ఇతి జుగుప్సతే యస్మిన్ సర్వాణి సర్వాణి యస్మిన్ యస్మిన్ సర్వాణి సర్వాణి భూతాని భూతాని సర్వాణి సర్వాణి భూతాని భూతాన్యాత్మాత్మా భూతాని భూతాన్యాత్మా ఆత్మైవైవాత్మాత్మైవ ఏవా భూతభూదేవైవా భూత్ అభూవద్విజానతో విజానతో భూతభూవద్విజానతః విజానత ఇతి విజానతః తత్ర కః కస్తత్ర తత్ర కః కో మోహో మోహః కః కో మోహః మోహః కః కో మోహో మోహః కః కశోకః శోకః కః కశోకః శోక ఏకత్వమేకత్వగ్ శోక శోక ఏకత్వం ఏకత్వమనుపశ్యతోనుపశ్యత ఏకత్వమేకత్వమనుపశ్యతః ఏకత్వమిత్యేకత్వం అనుపశ్యత ఇత్యనుపశ్యతః సపరిపరి ససపరి పర్యగాదగాత్ పరిపర్యగాత్ అగాచ్చుక్రజ్ఞ శుక్రమగాదగాచ్చుక్రం శుక్రమకాయమకాయజ్ఞ శుక్రజ్ఞ శుక్రమకాయం అకాయమౌరణమౌరణమకాయమకాయమౌరణం ఔరణమస్నావిరమస్నావిరమౌరణమస్నావిరం అస్నావిరాం శుద్ధజ్ఞ శుద్ధమస్నావిరమస్నావిరాం శుద్ధం శుద్ధమపాపవిద్ధమపాపవిద్ధజ్ఞ శుద్ధజ్ఞ శుద్ధమపాపవిద్ధం అపాపవిద్ధమిత్యపాపవిద్ధం కవిర్ మనీషీ మనీషీ కవి కవిర్ మనీషీ మనీషీ పరిభూ పరిభూర్మనీషీ మనీషీ పరిభూ పరిభూ స్వయంభూ స్వయంభూ పరిభూ పరిభూ స్వయంభూ పరిభూరితి పరిభూ స్వయంభూర్యాథాతథ్యతో స్వయంభూరితి స్వయం భూ యాథాతథ్యతో యాథాతథ్యతో యాథాతథ్యతో

చా విద్యామవిద్యాం చా విద్యాం అవిద్యాం చా విద్యామవిద్యాం చయోయస్తయస్తద్వేదవేదతద్వేద వేదోభయముభయం వేద వేదోభయం ఉభయాం సహ సహోభయముభయాం సహ సహేతి సహ అవిద్యయా మృత్యుం మృత్యుమవిద్యయా విద్యయా మృత్యుం మృత్యుం తీయత్వా తీయత్వా మృత్యుం మృత్యుం తీయత్వా తీయత్వా విద్యయా విద్యయా తీయత్వా తీయత్వా విద్యయా విద్యయామృతమృతం విద్యయా విద్యయామృతం అమృతమశ్నుతే శ్నుతే మృతమమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే అంధంతమస్తమోంధమంధంతమః తమప్రప్రతమస్తమప్ర ప్రవిశంతి విశంతి ప్రప్రవిశంతి విశంతి ఏ విశంతి విశంతి ఏ సంభూతిమసంభూతి ఏ సంభూతి అసంభూతిముపాసత ఉపాసతే సంభూతిమసంభూతిముపాసతే అసంభూతిమిత్యసంభూతి ఉపాసతయుక్త్యుపాసతే తతో భూయ ఇవ భూయ ఇవ తతస్తతో భూయ ఇవ భూయ ఇవ తే భూయ ఇవ భూయ ఇవ తే భూయ ఇవేతి భూయ ఇవ తే తమస్తమస్తే తే తమః తమోయే తమస్తమోయే యు సంభూత్యాగ్నే సంభూత్యాముయేయు సంభూత్యాం ఊయ్యో సంభూత్యాగ్నేరతారతా సంభూత్యాగ్నే సంభూత్యాగ్నేరతా సంభూత్యామితి సంభూత్యాం రతా ఇతి రతాః అన్యదేవైవాన్యదన్యదేవా ఏవాహురాహురేవైవాహు ఆహు సంభవాత్సంభవాదాహురాహు సంభవాత్ సంభవాదన్యత్సంభవాత్సంభవాదన్యత్ సంభవాదితి సంభవాత్ అన్యదాహురాహురన్యదన్యదాహు ఆహురసంభవాదసంభవాదాహురాహురసంభవాత్ అసంభవాదిత్యసంభవాత్ ఇతి సుశ్రమ సుశ్రమేతీతి సుశ్రమ సుశ్రమధీరాణాం ధీరాణాగ్నే సుశ్రమ సుశ్రమధీరాణాం ధీరాణాం యే ధీరాణాం ధీరాణాం యే నో నో నస్తన్నో నస్త తద్విచక్షిరే విచక్షిరే తద్విచక్షిరే విచక్షిర ఇతి విచక్షిరే సంభోతించ సంభోజిజ్ఞే సంభోతించ సంభోతిమిది సంభోతిం వినాశం వినాశం చ వినాశం వినాశం చ వినాశం వినాశం చ వినాశమితి వినాశం తద్వేదవేద తద్వేద వేదోభయముభయం వేద వేదోభయం ఉభయాం సహ సహోభయముభయాం సహ సహేతి సహ వినాశేన మృత్యుం మృత్యుం వినాశేన వినాశేన మృత్యుం వినాశేనేతి వినాశేన మృత్యుం దీయత్వా దీయత్వా మృత్యుం మృత్యుం దీయత్వా దీయత్వాసంభోవత్యా సంభోవత్యా దీయత్వా దీయత్వా సంభోవత్యా సంభోవత్యామృతమృతజ్ఞే సంభోవత్యా సంభోవత్యామృతం సంభోవత్యేతి సంభోవత్యా అమృతమశ్నుతే శ్నుతే మృతమమృతమశ్నుతే అశ్నుత ఇత్యశ్నుతే హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ హిరణ్మయేన హిరణ్మయేన పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్య పాత్రేణ పాత్రేణ సత్యస్య సత్యస్యాపి హితమపి హితజ్ఞే సత్యస్య సత్యస్యాపి హితం అపిహితం ముఖం ముఖమపి హితమపి హితం ముఖం అపిహితమిత్యపి హితం ముఖమితి ముఖం తరత్వం త్వం తరత్వం త్వం పోషన్ పోషగ్రస్త్వం త్వం పోషన్ పోషన్న పాప పోషన్ పోషన్న పా అపావృణు వృణ్వా పాపావృణు ఆవృణు వృణు సత్యధన్ మాయ సత్యధన్ మాయ వృణు వృణు సత్యధన్ మాయ సత్యధన్మాయ దృష్టయే దృష్టయే సత్యధన్మాయ సత్యధన్మాయ దృష్టయే సత్యధన్మాయేతి సత్యధన్మాయ దృష్టయేతి దృష్టయే పూషన్నేకర్ష ఏకర్షే పూషన్ పూషన్నేకర్షే ఏకర్షే యమయమైకర్ష ఏకర్షే యమా ఏకర్ష ఇత్యేక ఋషే యమూవర్యదూర్యమయమూ వర్యా సూర్య ప్రాజావత్య ప్రాజావత్య సూర్యసూవర్య ప్రాజావత్య రాజావత్యవీ ప్రాజావత్య ప్రాజావత్యవీ రాజావత్యే ప్రాజావత్యా యోహోహవిన్యోహ ఊహరశ్మీన్ రశ్మీనూహోహరశ్మీన్ రశ్మీన్ సగ్నే సగ్నే రశ్మీన్ రశ్మీన్ సమూహోహ సగ్నే సమూహ ఊహతేజస్తేజూహోహ తేజ తేజోయ్యేజస్తేజోయత్తే రూపజ్ఞోమందే రూపం రూపం కళ్యాణతమం కళ్యాణతమగ్నే రూపజ్ఞే రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్తత్ కళ్యాణతమం కళ్యాణతమం తత్ కళ్యాణతమమితి కళ్యాణతమం ప్రత్యేదే తత్తత్తే తే పశ్యామి పశ్యామి తే తే పశ్యామి పశ్యామీతి పశ్యామి యోసాసౌ యోసౌ అసా వసా అసా అసా అసా భసౌ అసౌ పురుష పురుషో సా అసౌ పురుష పురుషస్స స పురుష పురుషస్ సహ సోహమహజ్ఞేత సోహం అహమస్మ్యహమహమస్మి అస్మీత్యస్మి వాయురనిలమనిలం వాయుర్వాయురనిలం అనిలమమృతమృతమనిలమనిలమమృతం అమృతమథామృతమృతమథ అథేదమిదమథాథేదం ఇదం భస్మాంతం భస్మాంతమిదమిదం భస్మాంతం భస్మాంతాం శరీరగ్నే శరీరం భస్మాంతం భస్మాంతాం శరీరం భస్మాంతమిది భస్మ అంతం శరీరమిది శరీరం ఓ క్రతో క్రత క్రతోస్మర స్మర క్రతో క్రతోస్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర క్రతో క్రతో స్మర స్మర క్రతో క్రతోస్మర స్మర క్రతో క్రతోస్మర క్రతో ఇది క్రతో స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర స్మర కృతం కృతజ్ఞ స్మర స్మరేతి స్మర అగ్నేనయ సుపథాహాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జూహురాణమేనో భూయస్థాన్ తే నమ ఉక్తిం విధేమ నమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః ఇతి ఈశావాస్య ఉపనిషదః యథాపాఠః సమాప్తః ఓం తత్సతే అథ మండల బ్రాహ్మణం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః ఓం ఏతేతం మండలం తపతి తన్మహదుఃఖం తారికస్వరిచాం లోకోథయదేతదశ్చిత్ దీప్యతే తన్మహామృతం తాని సామాని సాంనాం లోకోథయదేతదేతస్మిన్ మండలే పురుషస్వాగ్నిస్తాని యజోగ్వేషి స యజుషాం లోకస్యైషాత్రయ్యేవ విద్యాతపతి తద్ధైతదత్య విద్వాగ్వేష ఆహుస్త్రైవాగేషా విద్యాతపతీతి వాగ్ధైవ తత్పశ్యంతి వదతి సయేషయేవ మృత్యుర్యేషయేతస్మిన్మండలే పురుషోథైతదమృతం యదేతదచ్చిద్దీప్యతే తస్మాం మృత్యుర్నమ్రియతే మృతేష్యంతస్తస్మాదునదృశ్యతే మృతేష్యంతః తదేష శ్రోపో భవత్యంతరం మృత్యోరమృతమిత్యవదగ్నిహ్యేతం మృత్యోరమృతం మృత్యావమృతమాజితమిత్యేతస్మిన్ హి పురుష ఏకం మండలం ప్రతిష్ఠితం తపతి మృత్యుర్దివస్వంతం వస్త ఇత్యసౌ వాకాదిత్యో వివస్వానేషహోరాత్రే వివస్తే తమే భవత్తే సర్వతోహ్యేన పరిహృతో మృత్యు ోరాత్మా వివస్వతీత్యేతస్మిన్ హి మండలయే తస్య పురుషస్యాత్మే తదేష శ్లోకో భవతి తయోరువాగే తయోరుభయోరేతస్య చాక్షిషయేతస్య చ పురుషస్యైతం మండలం ప్రతిష్టాస్మాన్మహదుఃఖం పరస్మైన సర్గేషేన్నేదేతాం ప్రతిష్టాంచి నదామిత్యేతాగ్నేః తత్ప్రతిష్టాంచింతే యో మహరుక్షం పరస్మై శగ్నే సతి తస్మాదుక్షసంభూజిష్ఠం పరిరక్షతే ప్రతిష్టాచిన్నో హి భవతి యది దైవతం అథాధియజ్ఞం యదేతం మండలం తపత్యయజ్ఞే సరుక్మోత యదేతదత్యదీప్యతయితం తత్పుష్కరవర్ణమావోచ్యేత ఆపః పుష్కరవర్ణమధర్వేషయే తస్మిన్ మండలే పురుషో యమేవ సయో యజ్ఞే హిరణ్మయః పురుషస్తదేత దేవై తత్ర యజ్ఞే సగ్నస్కృత్యే హోపధత్తే తత్యజ్ఞస్యే మానుసగ్నస్థా ర్ధముక్రామతి తదేతమప్యేతి యేష తపతి తస్మాదగ్నిన్నాక్రియేత హరిహం పుమముత్రహ్యేష తదా భవతీత్యుయేవాధియజ్ఞం అసాధ్యాత్మై యజేదం మండలం తపతి యస్తేష రుక్మయిదం తచ్చుక్రమక్షం అథయజేతీప్యతేష్కరమిదం తత్కృష్ణమక్షం అథ యేష ఏతస్మిన్ హి మండలే పురుషో యశ్చేష హిరణ్మయ పురుషోయమేవ సయోజం దక్షిణేక్షన్ పురుషః సయేషయేవ లోకం ప్రణాధానేత సంవోగ్నిరభిసంపద్యతేతం విధునయ్యో యజ్ఞేషన్యేక్షం పురుషోత్తమై తదాత్మనోయం విధునం యదాభై సహ మిథునేనాథ సంవోచకృష్ణ కృష్ణకారీరే భవతో ద్వంద్వే మిథునం ప్రజననం తస్మాద్వే లోకం ప్రణే ఉపధి తస్మాద్భ్యాం వాభ్యాంచితి ప్రణయంతి సయేషయేంద్రయోజం దక్షిణేక్షన్ పురుషోఖేయమింద్రాణీతాభ్యాం దేవాయేతాం విధిమకుల్వన్ నాసికాం తస్మాజ్జాజాయా అంతేనాశ్నీయాీర్జవాన్హాస్మాజ్జాయతే వీర్జవంతమహసాజనయతి యస్యా అంతేనాశ్నాతి తదేతద్దేవౌరతద్వేరాజన్యబంధవో మనుష్యానామనుగమాన్ గోపాయంతి తస్మాదుతేషు వీర్యమాన్ జాయతేన సభాతాయసాగ్రేయసాక్షిప్రశ్యేనంజనయతి తౌ హృదయస్యాకాశం ప్రత్యవేత్య మిథునీ భవతస్తౌ యదాథునశ్యాంతం గచ్చచోతహైతత్పురుషస్వపితి సత్యథా హైవేదం మానుషస్య మిథునస్ శ్యాంతం గత్వా సంవిద ఇవ భవత్యే భగ్నే హైవై తద సంవిద ఇవ భవతి జై భగ్నేత్యేతం మిథునం పరమోర్చేత ఆనందస్తస్మాదేవం విశ్వప్యాల్లోక్యగ్నే హైతే ఏవ తద్దేవతే మిథునేన ప్రియేణ ధాన్నా సమర్థయతి తస్మాదుహ స్వపంతం ధురేవ న బోధయేన్నేదేతే దేవతే మిథుని భవంతో హి నసానీతి తస్మాదుహైనత్సుషుకుశశ్లేష్మనమివ ముఖం భవత్యేతే తద్దేవతే రేతస్మిన్ కదతస్మాద్రేతైరగ్రే సర్వగ్రే సంభవతి యదిదం కించ సయేషయేవ మృత్యుం యయేషయే తస్మిన్ మండలే పురుషో యస్తాయం దక్షిణేక్షం పురుషస్తస్య హైతస్య హృదయే పాదాపతియకౌతౌ హైతదాశ్చిత్యోత్క్రామతి స యదోత్క్రామత్యథ హైతత్పురుషో మ్రియతే తస్మాదుహైతత్ప్రేతమాహురాచ్చేత్యేష ఉయేవ ప్రాణయేష హీమా సర్వా ప్రణయతి అస్తితే ప్రాణాస్వాయదాస్వీనమేతే ప్రాణాస్వా అభియంతి తస్మాత్స్వాప్యయస్వాప్యయోహవైతస్వప్నయిత్యాగచ్చతే పరోక్షం పరోక్షకామాహిదేవాః ఏతైస్తుప్తో న కస్య చ న వేద మనసా సంకల్పయతి న వాచాన్నస్య రసం విజానాతి న ప్రాణేన గ్రంథం విజానాతి న చక్షుషా పశ్యతి న శ్రోత్రేణ శృణోత్యేతజ్ఞేయేతే తదాపీతా భవంతి సయేష ఏకః సంప్రజాసు బహుధా యావిష్టస్తస్మాదేకాసతీ రోషం కృణా సర్వమగ్నిమను విభవత్యథయదేక ఏవ తస్మాదేకా తదాహురేకోనచ్చేకశ్చ బహవచ్చేదిహ బ్రూయాద్యదహ సామముత్రేనీకోశ ఎదిహ ప్రజాసు బహుధావ్యామిష్టస్తేనో బహవ ప్రజాహురంతికేనచ్చూరా ఇత్యంతికే చ దూరే దేదిహ బ్రూయాద్యదహాయ ధ్యాత్మ తేనాంతికేషయదసావముత్రతేనో దూరే తదేష శ్లోకో భవత్యన్నే భాత్యపశ్రుతో రసానాగ్రే సంకరే మృత ఇది యదేతం మండలం తపతి తదన్నమధయేషయేతస్మిన్ మండలే పురుషస్వోత్తాదయేతస్మిన్నన్నే పశ్రుతో భాతీత్యది దైవతం అతాద్యాత్మమిదమేవ శరీరమన్నమథయోయం దక్షిణేక్షన్ పురుషస్వోత్తాభయేతస్మిన్నన్నే పశ్రుతో భాతి తమేతమగ్నిరిత్తద్ధర్యవ ఉపాసతే యజుహిత్యే శరీరగ్ని సర్వయ్యనక్తి సామేతిఛందో గాయేతస్మిన్ హీరగ్నే సర్వగ్నే సమానముత్థమితి వస్తృచాయే శరీరగ్నే సర్వముత్థాపయతి యాతు నితియాతు విదయేతే మహీరగ్నే సర్వయ్య సంవిషమితి సత్తా సర్ప ఇది సర్ప ఇదవోద్దితిరే వారైరితి మనుష్యామాయే యతురాస్వధేతి పితరో దేవజన ఇతి దేవజన విదో రూపమితి గంధర్వాగంధ ఇత్యక్షరసస్తం యథా యథోపాసతే తదేవ భవతి తద్ధీమాన్ భూత్వారపి తస్మాదేనమేవం విత్సర్వైరేవైతైరుపాసీత సర్వగ్రేహైతద్భవతి సర్వగ్రేహైనమే తద్భూత్వారపి ఏషత్రీష్టకోగ్నిర్గేకాయుజురేకామైకాదత్యాక్రోపదధాది రుక్మయేవ తస్యాయతనమథయాయజుషా పురుషయేవ తస్యాయతనమథయాత్రిసాన్మాపుష్కరవన్నమేవ తస్యాయతనమేవం త్రీష్టకస్తే వాయేతే ఉభేయేష చ రుక్మయే తచ్చ పుష్కరవన్నమేకం పురుషమపీత ఉభే శ్రిక్ష్వామే యజురపీతయేవం వేదేష్టకః స ఏష ఏవ మృత్యుర్యయేషయే తస్మిన్ మండలే పురుషో యస్తాయం దక్షిణేక్షన్ పురుషస్తయేదయేవం విద ఆత్మా భవతి స యదైవం విదస్మాల్లోకాత్రైత్యథైతమేవాత్మానమభిసంభవతి సో మృతో భవతి మృత్యుర్యస్యాత్మా భవతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి కాంగశతపద బ్రాహ్మణే అగ్నిరహస్యకాండే పంచమాధ్యాయే ద్వితీయం బ్రాహ్మణం మండల బ్రాహ్మణం. ఓం తత్సత్.